చక్కగా అంకితం చేశా పుచ్చుకో ప్రాణేశ, అచ్చగా అంకితం చేశా పుచ్చుకో ప్రాణేశ. చుక్కనే చూశా లెక్కలే వేశ, నింగిపై అంగలే వేశ కిందికే దించేశా, నింగిపై అంగలే వేశ కిందికే దించేశా. ఒక్కటే ఆశ అందుకో శ్వాస, గట్టిగా పట్టుకో భక్తిగా అరుకో పుచ్చుకో పాద తీర్థం, పాద పూజలే ఆది పాఠం. చాకిరీ చెయ్యనా బానిసైని సేవలే చెయ్యనా పాదుషా, దీవెనే తీసుకో బాలిక నీ జీవితం సార్థకం తొమ్మిక. చుక్కనే చూశా లెక్కలే వేశ, నింగిపై అంగలే వేశ కిందికే దించేశా. అచ్చగా అంకితం చేశా పుచ్చుకో ప్రాణేశ, ఒక్కటే ఆశ అందుకో శ్వాస. నచ్చనే నారి వచ్చనే కోరి తెచ్చనే ప్రేమ సౌఖ్యం, సాటి లేనిది ఇంటి సఖ్యం. నచ్చనే చేరి ముచ్చటే తీరి ఇచ్చనే ప్రేమ రాజ్యం, అంతులేనిదే సంతోషం. వక్రమే సత్యమై వచ్చనేమో వెచ్చగా సర్వము పంచగా, స్వర్గమే సొంతమై దక్కినేమో అచ్చటా మక్కువే మీరి ముద్దులే కోరి అందెన ఇంద్రభోగం. ఒక్కటే ఆశ అందుకో శ్వాస, అచ్చగా అంకితం చేశా పుచ్చుకో ప్రాణేశ. నింగిపై అంగలే వేశ కిందికే దించేశ. ఒక్కటే ఆశ అందుకో శ్వాస,